కదరా. సామదాన భేద దండం నాలుగు ఓడినప్పుడు దగ్గులు దంద జై దగ్గులు దంద దగ్గులు దంద జై దగ్గులు దంద. సామదాన భేద దండం నాలుగు ఓడినప్పుడు దగ్గులు దంద జై దగ్గులు దంద దగ్గులు దంద జై దగ్గులు దంద. స్వామి గుళ్ళో దానమిస్తవే అరే సిరిగాడ, కార్లో వెళ్ళి కొత్తి మీర వేర మాట్టవే. తప్పైన వాడు పొందే గెలుపు ఎంతో నలుపు, ఏనాటికైనా న్యాయం ఒకటే గెలుపుకి తలుపు. సామదాన భేద దండం నాలుగు ఓడినప్పుడు దగ్గులు దంద జై దగ్గులు దంద దగ్గులు దంద జై దగ్గులు దంద. చెడ్డవాడు ఎవ్వడంట, మంచోడి చెడ్డోడిగా మార్చేవాడే చెడ్డోడు. ఆటోమేటిక్ వాచిలాగా తోడుతి లైఫ్ ఇది, ఊపడం ఆపేసామా నడి రాత్రి ఆగునండో. రే ఫ్రెండ్ జిందగీ వంద టెస్టుల వింత టెస్టురా. సునో కొత్త ట్రెండ్ నీ కళ్ళు గప్పగుప్పెడంత మన్ను చాలురా. సామదాన భేద దండం నాలుగు ఓడినప్పుడు దగ్గులు దంద జై దగ్గులు దంద దగ్గులు దంద జై దగ్గులు దంద. మిగిలంగా కళ్ళెలెన్నో పోగేసి అల్లేస్తున్నా కథలెన్నో. కళ్ళు రెండు పోయాక సూర్యుడికి దండాల, ముద్య మట్టి సత్యాన్ని మురికి నీట పిండాల. నీ కథకి వేరే వాటి నాయకుడి చేసినావురా. భూబాణాన్ని గురిని మార్చి మరో ఎదలో గుచ్చినావురా. సామదాన భేద దండం నాలుగు ఓడినప్పుడు దగ్గులు దండ